ఇప్పుడు నేను చదవబోయేది ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి పి పైడెన్న గారిచే తెలుగులోకి అనువాదం చేయబడిన పరమాణువుల గురించి ఎలా తెలుసుకుందాం అనే పుస్తకం. దీనిలో మొదటి అంశం పరమాణువు అనే భావన. సముద్ర తీరాన్ని కానీ లేదా ఒక ఇసుక తిన్నెని కానీ అల్లంత దూరం నుంచి చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అది అంతా ఒక పెద్ద అఖిల ఘనరాశిలాగా కనిపిస్తుంది. కానీ అది నిజంగానే అలా ఉందా, లేక ఊరికే అలా కనిపిస్తుందా? ఆ ఇసుక తిన్నెనే గనక దగ్గరగా చూసి పరిశీలిస్తే ఆ తిన్నె పేరుకున్న చిన్న చిన్న మట్టిగడ్డల నుంచి ఏర్పడిందని తెలుస్తుంది. మనం ఆ ఇసుక పోగు నుంచి కొంత ఇసుకను చేతిలోకి తీసుకొని చేతివేళ మీదుగా జారవిడవచ్చు. ఇలా జారవిడిచినప్పుడు ఒక చిన్న ఇసుక రేణువు తప్ప మిగిలిన ఇసుకనంతటిని చేతివేళ మీదుగా జారవిడవచ్చు. అయితే ఈ చిన్న ఇసుక రేణువే ఆ ఇసుకలోని అతి చిన్న అంశం అవుతుందా? ఈ చిన్న ఇసుక రేణువునే గనక బలమైన రాయి మీద ఉంచి సుత్తితో గట్టిగా కుడితే ఏమవుతుంది? ఆ ఇసుక రేణువు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ఛిద్రమవుతుంది. ఇందులో ఒక చిన్న ముక్కను తీసుకుని దీన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేయగలమా? ఇలా వచ్చిన చిన్న ముక్కలలో ఒకదానిని దానికంటే చిన్న ముక్కలుగా చేయగలమా? ఇలాగే అంతం లేకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ పోగలమా? లేదా ఒక కాగితాన్ని తీసుకొని సగానికి చింపేయండి, అందులో ఓ సగాన్ని మళ్ళీ సగానికి చింపేయండి, ఆ మిగిలిన దానిలో ఓ సగాన్ని మళ్ళీ సగానికి చింపేయండి. ఇలా ఆ కాగితాన్ని చింపుకుంటూ పోతే అంతం అనేది లేకుండా అలాగే చింపగలమా? 2500 సంవత్సరాల క్రితం సుమారు క్రీస్తుపూర్వము 450లో ల్యూసిప్సన్ అనే గ్రీకు తత్వవేత్త ఈ ప్రశ్నల గురించి ఆలోచించాడు. దేన్నైనా చిన్న ముక్కలు చేసి అందులో ఒక చిన్న ముక్కను తీసుకుని దాన్ని ఇంకా ఇంకా చిన్న ముక్కలు చేసి అలా ఒక్కో ముక్కని ఇంకా ఇంకా చిన్న ముక్కలుగా చేస్తూ పోతున్నప్పుడు ఆ ప్రక్రియ అనంతంగా సాగుతుందని ఇతడికి నమ్మకం లేదు. ఆ ప్రయత్నం ఎక్కడో ఒక దగ్గర అంతం కావాల్సిందే అని ఇతడు అభిప్రాయపడ్డాడు. చిన్న చిన్న ముక్కలను చేసుకుంటూ పోతే ఎక్కడో ఒక దగ్గర చాలా చిన్న ముక్క అవుతుందని, ఈ చిన్న ముక్క ఇంకా ముక్కలు చేయలేని స్థితికి వస్తుంది. ల్యూసిప్సస్ దగ్గర డెమోక్రిటస్ అనే శిష్యుడు ఉండేవాడు. ఇతడు కూడా పై విధంగానే ఆలోచించాడు. డెమోక్రిటస్ క్రీస్తుపూర్వము 300లో చచ్చిపోయాడు. కానీ అప్పటికే ఇతడు ఈ విశ్వం మీద తన సిద్ధాంతాల గురించి 72 పుస్తకాలు రాశాడు. ఈ అన్ని సిద్ధాంతాలలో ఉన్న భావన ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏదైనా సరే చాలా చిన్న చిన్న అంశాలతో ఏర్పడుతుంది. ఈ చిన్న ముక్కలు ఇంకా చిన్న ముక్కలుగా చేయలేనంత చిన్నవిగా ఉంటాయి. ఈ చిన్న ముక్కలకు డెమోక్రిటస్ ఆటోమస్ అని పేరు పెట్టాడు. ఆటోమస్ అంటే గ్రీకు భాషలో ముక్కలు చేయలేనిది అని అర్థం. ఈ ఆటోమస్ పదమే ఇంగ్లీష్లో ఆటమ్ అయ్యింది. ప్రపంచంలోని పదార్థం అంతా రకరకాల పరమాణువులతో ఏర్పడిందని, ఆ పరమాణువుల మధ్య ఉన్నది ఒట్టి ఖాళీ అని డెమోక్రిటస్ ఊహించాడు. వేరువేరుగా ఉన్న పరమాణువులు చాలా చిన్నవే అయినప్పటికీ చాలా పరమాణువులు కలిసి రకరకాల పద్ధతులలో అమరి ఉన్నప్పుడు తయారైన రకరకాల వస్తువులే మనం చూస్తున్నవి. పరమాణువుల యొక్క అమరికలు మారినప్పటికీ పరమాణువులు మాత్రం మనం సృష్టించడం కానీ లేదా నాశనం చేయడం కానీ చేయలేమని డెమోక్రిటస్ ఆలోచించాడు. పరమాణువుల యొక్క అమరికను మార్చవచ్చును, కాబట్టి ఈ పద్ధతిలో ఒక పదార్థాన్ని వేరొక పదార్థంగా మార్చవచ్చు.